59 పిండ ప్రదాన ఫలం. రాముడు, గురుదేవ, బంధువులు ఇచ్చే పిండాల వల్ల మరణించిన జీవకి కొత్త శరీరం ఏర్పడుతుందన్నారు కదా. బంధువులు పిండాలు ఇవ్వలేదనుకోండి, అప్పుడా జీవి ఏమవుతాడు? ఆయసర్ 81. వశిష్ఠుడు, రామ, బంధువులు ఇచ్చారా ఇవ్వలేదా అనేది ముఖ్యం కాదు, వాళ్లు నాకు పిండాలు ఇచ్చారు అనే భావన ఈ మరణించిన జీవికి ఉంటే చాలు, వాడికి దానికి తగ్గ వాసనలు ఏర్పడతాయి, వాసనలను బట్టి కొత్త శరీరం ఏర్పడుతుంది. పిండ ప్రదానాల వల్ల ఫలితాలు 2. 1. ఇచ్చినవాడికి పుణ్యం, 2. మరణించినవాడికి వాసన. వీటిలో బంధువులు నిజంగా పిండాలిస్తే మొదటిది కలుగుతుంది, రెండవది మరణించినవాడి భావనలను బట్టి పనిచేస్తుంది. జీవి బ్రతికి ఉన్నా మరణించినా ఫలితాలనిచ్చేది భావనే. యచ్చిత్తం తన్మయో జంతుః భవతీత్యనుభూతయః సదేహేషు విదేహేషు న భవత్యన్యథా క్వచిత్ ఉడట్ ప్రడోట్ స. 56 శ్లో 28. జీవి మనోమయుడు, మనస్సును బట్టే అనుభూతులు. స్థూలదేహం ఉన్నా బూడినా అది అంతే, అందుకే నాకు మా వాళ్లు పిండాలు ఇచ్చారు అనే భావన ఉంటే చాలు, శరీరం వచ్చేస్తుంది. సామాన్యంగా భావన పదార్థాలను బట్టి ఏర్పడుతూ ఉంటుంది, కనుక బంధువులు పిండాలు ఇస్తే మరణించిన జీవికి ఆ భావన తప్పకుండా కలుగుతుంది, కొందరికి ఇవ్వకపోయినా కలుగుతుంది. రాముడు, గురుదేవ, ఒకడు మరణించాడు పాపాత్ముడు, అందువల్ల వాడికి నా దగ్గర పుణ్యం లేదు అనే వాసనే ఉంది. ఈ దశలో వాడి స్నేహితుడు వాడికోసం ఒక పుణ్యం చేసి వాడికి ధారాదత్తం చేశాడు. ఇప్పుడు స్నేహితుడికేమో నేను పుణ్యం చేసి పుణ్యం దానంగా ఇచ్చాను అనే వాసన ఉంది, మరణించిన వాడికేమో నా దగ్గర పుణ్యం లేదు అనే వాసన ఉంది. ఈ రెండిటిలో ఏది ఫలిస్తుంది? అనుభవించేవాడి వాసనే ముఖ్యం అనేటట్లయితే ఆ స్నేహితుడు చేసిన పనికి ఫలితము లేదని అనాల్సి వస్తుంది. ఫలితం లేని పని ఉంటుందా? అనుభవించటం అనుభవించకపోవటం ముఖ్యం కాదయ్యా. వాసన వెనకాల ఉన్న పదార్థం సత్య పదార్థమైతే ఆ వాసన ప్రబలం కనుక ఇక్కడ స్నేహితుడి వాసనే ఫలిస్తుంది అని మీరు అనేటట్లయితే ఫలితం పుట్టడానికి భావనే చాలు అని మీరిందాక చెప్పిన మాటలకు విరోధం వస్తుంది, కనుక ఇక్కడ సమన్వయం ఏమిటో చెప్పండి. 66. వశిష్ఠుడు, రామ, ఆ స్నేహితుడు శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా పుణ్యం చేసి ధారాదత్తం చేసి ఉంటే అప్పుడు వాడి వాసనే ప్రబలం, దానికి కారణం శాస్త్ర ప్రమాణం, అంతేగాని వాసన వెనకాల ఉన్న వస్తువు కాదు. నా దగ్గర పుణ్యం లేదు అనే మరణజీవి వాసన కేవలం వాడి ఊహ వల్ల వచ్చింది, దానికేమీ శాస్త్రబలం లేదు, అందువల్ల అది దుర్బలం. స్నేహితుడు పుణ్యాన్ని ధారాదత్తం చేసినప్పుడు వాడు శాస్త్రం ప్రకారం చేశాడు, కనుక ఆ శాస్త్రబలం వల్ల మరణించినవాడి మనసులో నాకు పుణ్యం వచ్చింది అనే సంస్కారం పుడుతుంది, ఆ శాస్త్రబలమే వాడికి ఫలం కూడా ఇస్తుంది. ఇలా కాకుండా వాసనకి వెనకాల ఉన్న పదార్థాన్ని బట్టే ఫలితం వస్తుంది అనేటట్లయితే శాస్త్ర ప్రామాణ్యం లేని నాస్తికుడికి కూడా సత్ఫలితం లభించాలి. నేనేదో పరీక్ష చేయడం కోసం సత్కర్మ చేస్తున్నాను. ఆయసర్ 82 అనే నాస్తికుడికి ఫలితం రాదు. ఇది శాస్త్రసిద్ధం, ఇది అనుభవసిద్ధం కూడా, కనుక వాసనల విషయంలో శాస్త్రబలమే బలం. రాముడు, గురుదేవ, మీరు శాస్త్ర ప్రకారంగా చేసే పనివల్ల మాత్రమే వాసనలు పుడతాయంటున్నారు. శాస్త్ర ప్రకారం చేయటమంటే దేశకాలకు అనుగుణంగా చేయటం, కనుక ఏ వాసన పుట్టాలన్నా దాని వెనకాల దేశకాలాలుండాలి. ఈ సృష్టి మొత్తం కలిపితే ఒక వాసన, ఇది పుట్టాలంటే దీనికి వెనకాలే దేశకాలాలుండాలి. సృష్టికి వెనకాల అద్వితీయమైన పరబ్రహ్మం ఉంటుంది, కాని దేశకాలాలుంటాయా? అవి లేకపోతే ఇప్పుడు ఈ సృష్టి ఉండరాదు కదా. ఈ చిక్కుని ఎలా విడదీస్తారు? వశిష్ఠుడు, నేను చెప్పేది అదేనయ్యా, సృష్టికి వెనకాల దేశకాలాలు లేవు, అవి లేకుండా ఈ సృష్టి పుట్టరాదు. కాని అది ఇప్పుడు కనిపిస్తోంది, ఒక వస్తువు పుట్టటానికి అనుకూలమైన దేశకాలాలు లేకుండా ఆ వస్తువు జన్మిస్తే అది మాయ వస్తువు, గారడి వస్తువు, మిథ్య వస్తువు అని లోకంలో అంతా పిలుస్తున్నారు. అందుకే వేదం ఈ సృష్టి అసత్యమని, మిథ్య అని నొక్కి చెబుతోంది. ఈ లీలోపాఖ్యానం ద్వారా నేను నీకు నిరూపించబోయే విషయం కూడా అదే. పై కథ విను. పద్మలీలా సరస్వతులు పద్మపురం చేరారు. అక్కడ పూలలో ఉన్న పద్ముడి శవం చూశారు. ఆ శవానికి పక్కనే విదురుథలీల వింజామరలు వీస్తోంది. ఆమె అచ్చం పూర్వపు పద్మలీలలాగానే ఉంది. విదురుథలీల ముఖం కొంచెం వాడినట్టుగా ఉంది. ఎడమ చేతికి చెంప ఆనించుకొని భర్త శవం వంకే చూస్తూ మౌనంగా నిలబడి ఉంది. ద్మలీలా సరస్వతులు సత్యసంకల్పులు కనుక వాళ్లకి ఆమె బాగా కనిపిస్తోంది. ఆమె అలాంటిది కాదు కనుక ఆమెకు వాళ్లు కనిపించటం లేదు.